Να απέρουσεβα, η Dana Office. Φόνλο ευρένα μπέδρινσινα, γέρτσινα, χέλπαν αννά, να software on αι, screen blink ότυντι. Τσάλα σιγκουβαρκή. నేను స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ కాదు. ఈ సొసైటీ నేను చేంజ్ ఏం చేయట్లేదు. నేనెవరో నా నెంబర్ ఏంటో అతనికి తెలియకూడదు, అలాగే తనెవరో తన నెంబర్ ఏంటో నేను తెలుసుకోను. లైబ్రరీలో ఎలా మాట్లాడుకుంటాం? కిస్ కిస్ అని మాట్లాడుకుందాం. సరే, కిస్ కిస్ అని మాట్లాడుకుందాం. Sicilia, chinu chinu gali ki sega peda dama. Sicilia, Sicilia, chetu muki mundulu modelera dama. Mekala kanti ekkuga manushulu unnaru, vallani champite tappenti. Re, amma kemana indo? Oh, oh, oh.